చెప్పినటువంటి ప్రాణాయామం ఉన్నదే పద్దెనిమిది ఏళ్ళు చెప్పిన ప్రాణాయామం. దానికి పూర్వాంగంగా ఇప్పుడు నేను చెప్పింది ఇది ప్రాణాయామం. పద్దెనిమిది చెప్పలే ప్రాణాయామం పద్దెనిమిది చెప్పిన దాన్ని మనం సులభంగా చేయడానికి ఇది తోడ్పడదు. ఇది అనుభవ సిద్ధం. అలా చేసిన తర్వాత నేనప్పుడు ఊపిరితిత్తుల్లో గాలి పెట్టాను. కొన్ని ఎక్కాలి అప్పటి అవుతుంది అట్లా ఎంతసేపు ఆకుండా చేపి ఈ ఆపడేమనుకున్నప్పుడు నెమ్మదిగా లోపలికి కొనివ్వండి. తొందర ఒకసారి మిగవుతుందాన్ని అది ఒక ప్రాణాయం. అట్లా మూడు ప్రాణాయం అవచ్చు. మీ జీవితంలో దాని వల్ల కలిగే ఫలం మీకు కొద్ది రోజుల్లో దీన్ని చూస్తుంది. అయితే ఈ బయట ఉంచినప్పుడు దానిని బయటికి తీసి బయట విధారణ చేశామే అప్పుడు మీరు మనసులో ఓం ఒకటి ఓం రెండు ఓం మూడు అని లెక్క పెట్టుకోండి. మొట్టమొదటి మీరు మొదలుపెట్టినప్పుడు ఐదు వంటలు లెక్క పెట్టేదాకా ఆపగలుగుతారనుకోండి. ఐదు నిమిషాలు మాట్లాడుతున్నాను చెప్పదు వ్యాధి. ఇంకా ఒక గంట సేపు మీరు గుర్తులుగుతారు. చూడండి నా జీవితంలో ఇద్దరు వ్యక్తులను చావకుండా బ్రతికించా కొన్నాడు. అందులో జానకమ్మ మీకు ఇప్పుడు చెప్పింది కదా, ఆమె చావాలని లేకపోతే ఏదన్నా ఆశ్రమాల్లో పోయి ఉండాలని నాతో మొట్టమొదటి చెప్పింది. నేను చెప్పాను నువ్వు ఆశ్రమాలకి వెళ్ళవద్దు, నువ్వు చావనువద్దు. ఆశ్రమాలకు వెళ్ళుంటే ఈ అమ్మాయి జీవితం నాశనం అయిపోయేది. ఆశ్రమాలు పేరు కానీ అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా మామూలు గృహస్థుల కంటే దరిద్రులు. వాడు సాధారణ మానవుల్లో ఉండేటువంటి రాగద్వేషాల కంటే వాళ్ళలో ఎక్కువ ఉంటాయి. నేను చాలా ఆశ్రమాలను ఎరుగుతున్నాను, వేషాలు వేసుకుని ఆశ్రమాలు పెట్టు కూర్చుంటాను. వాటిని చూసి చాలామంది ఆశ్రమాల్లో పోతే ఏదో దొరుకుతుందని అనుకుంటారు, జీవితాలు పాడైపోతాయి. అందుకనే ఆశ్రమాలకు వెళ్ళొద్దండి. చస్తామమ్మ, చచ్చి ఏం సాధిస్తావు? చచ్చి సాధించడంలో ఏమన్నా అర్థం ఉందే? బ్రతికేదో మంచో చెడ్డా చెయ్యవచ్చు, చచ్చిన తర్వాత ఏం చేస్తారు? ఏం చేయలేదు. ఈ పౌరాణిక భావాలలో ఎక్కువ మంది ఆడవాళ్లకు పతి దేవుడు, పతి కొరకే నీవు బ్రతుకు, వాడు చస్తే నీవు కావు అని చాలా కాలం నుండి చెబుతూ వచ్చారు. అందుకని భర్త చచ్చిపోతే నేను చస్తానంటుంది ఈవిడ. ఎందుకు చావాలి? భర్త చస్తే వాడు చచ్చాడు, ఈవిడ ఎందుకు చావాలి? ఈవిడ చస్తే భర్త చస్తాడా? చావుడు ఇంకో పెళ్ళు అనుకుంటుంది. వాళ్ళని చూచి అయినా వీళ్ళు నేర్చుకో, వ్యర్థ చేస్తే నేను ఎందుకు బ్రతకాలి? బంగాళాదేశంలో ఇట్లాగే ఎవరో తెలివితో పుత్తనం చేస్తే ఓ భర్త చచ్చి ఒక ఆవిడ చచ్చిపోతే మిగిలిన వాళ్ళందరినీ బ్రతుకున్న వాళ్ళని చంపడం మొదలుపెట్టాను. భర్తలతో చచ్చిపోయిన భర్తతో శవాలతో వాళ్ళ భార్యలందరినీ తగలబెట్టారు బలవంతంగా. అది రాజా రామ్మోహన్ రాయ్ తప్పించాడు. తో భర్త చస్తే భార్య బ్రతకూడదు, ఏం న్యాయం ఎక్కడున్నది? ఇలాంటి ఈ దుర్భావనలు మనుషుల్లో కల్పించి జీవితాలను నాశనం చేశారు. అలాగే మన ఊర్లో కనిగంటి కోటయ్య గారి మరదలు, కోగంటి వెంకటసుబ్బయ్య గారి కుమార్తె రెండో అమ్మాయి, ఆమెకు చాలా ప్రయత్నం చేసి జ్యోతిషాలు శాస్త్రాలన్నీ తిరగవేసి ఈ రాష్ట్రంలో ఉన్న పండితులందరినీ అడిగి ముహూర్తాలు పెట్టి పెళ్లి చేశాను. సంవత్సరం తిరక్క ముందే భర్త చచ్చిపోయినాడు. సంపన్న కుటుంబంలో పుట్టింది, సంపన్న భర్తని భర్తను చేసుకుంది, వాడు సంవత్సరంలో చచ్చిపోయినాడు. ఆ తర్వాత ఈ అమ్మాయి చావడానికి ప్రయత్నం, తెలియదనకుండా గదిలో పడుండి కృషించి కృషించి చావడానికి సిద్ధమవుతుంది. ఆ రోజుల్లో నేను ఉత్తరదేశం నుంచి వచ్చాను. ఆ అమ్మాయి నా దగ్గర చిన్నప్పుడు అక్షరాభ్యాసం చేసుకోమని, నేను గర్ల్స్ స్కూల్లో టీచర్గా ఉండగా ఆ అమ్మాయి అక్క బావ వాళ్ళు వచ్చి ఇట్లా జరుగుతున్నదండి, ఎవరి మాట వినటం లేదు, గదిలో పడుంటుంది, బయటికి రాదు, తిండి తినటం లేదు, చచ్చిపోవడానికి సిద్ధం అవుతున్నది, మీరు వచ్చామన్నా చెప్పండి, ఏదన్నా మారుతుందేమో అన్నారు. ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న పిల్ల పెద్దగా చదువు కూడా అప్పుడు చదవలేను నా దగ్గర, నేను వెళ్ళిపోయినా నేను చెబితే వింటుందనే విశ్వాసం నాకు లేకపోయి నన్ను గుర్తుపెట్టుకుంటుందో లేదో కూడా అనుకున్నా నేను. అయినా వాళ్ళు అర్థించారు కాబట్టి వెళ్ళాను. వెళితే అడవడం మొదలుపెట్టాను. ఒక 5 నిమిషాలు ఏడవనిచ్చాను, బాగా ఏడవమన్నా. బాగా ఏడవమంటే తగ్గింది. కొంచెం తగ్గిన తర్వాత నేను ఏడుస్తూ చూడటానికి రాలేదమ్మా, నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు ఏడవకుండా ఉంటే మాట్లాడతానని చెప్పి వచ్చేసాను. మర్నాడు స్వయంగా కబురు చేసింది, ఇవాళ నేను ఏడవను రండి అని. వెళ్ళా. ఎందుకు నువ్వు ఈ పని చేస్తున్నావన్న, బ్రతికి ఏం చేసేది అంటే, నీ భర్త చచ్చిపోతే నువ్వు చావడానికైనా పుట్టినన్నా నేను. ప్రతి వాళ్ళకు జన్మ జీవునికి లభిస్తుంది, ఈ మానవ జన్మ ఇది. ఇందులో భార్యాభర్తలు కలిసి కొన్నాళ్ళు జీవనం చేస్తారు, మంచి వాళ్ళు అయితే ధర్మకార్యాలు చేస్తారు. వాళ్ళిద్దరూ సమానంగా ఒకనాడు చచ్చిపోవాలని నియమం ఏం లేదు. ఒకళ్ళు ముందు చదవచ్చు, ఒకళ్ళు తర్వాత చదవచ్చు. భార్యాభర్తలు కావడం ఒకరి దృష్టి ఇంకొకరు చావటానికి కాదే. ఒక్కడు ధర్మకార్యాన్ని నిర్వహించలేకపోతాడు, ఒక్కటే స్త్రీ స్వయంగా ధర్మకార్యాలు నిర్వహించలేకపోవచ్చు. ఎందుకంటే మానవ శక్తి అల్పశక్తివంతులం మనం. అందువల్ల ఒకరితో ఒకరు కలిసి ఒకరి సహకారం ఒకరు పొంది ధర్మకార్యాలు చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అందులో మనుష్యుడు సంఘజీవి, వేరువేరుగా బ్రతికేటువంటి జీవి కాదు. అందుచేత స్త్రీ పురుషులు కలిసి ధర్మ కార్యాలు చేయడానికి కొంతకాలం సహజీవనం పెట్టుకుంటారు. అప్పుడు ఒకరికొకరు సహకారంగా ఉంటారు. ఇద్దరూ కలిసి తమకు చేతనైన కార్యం చేయడానికి వీలు ఉంటుంది. గృహమేధులు కావటం, గృహస్థులు కావటం ఒకరి దస్తే ఇంకొకరు సావటానికి కాదు. ప్రజాయే గృహమేధినాం, సంతతి కొరకు గృహస్థులు అవుతారు స్త్రీ పురుషులు. నియమబద్ధ జీవితం గడుపుకుంటూ చక్కని సంతానం కలిగి యోగ్యులను చెయ్యాలి. అది గృహస్థ ధర్మం. ఇది కేవలం శారీరక సుఖాల కొరకే కాదు, సంతతి కొరకు ప్రయత్నిస్తూ శారీరక సుఖం కూడా అనుభవించవచ్చు. ప్రధానం స్త్రీ పురుషులు కలిసి సహజీవనం గడపటానికి వివాహితులు కావటం సత్సంతాన ప్రాప్తి కొరకు. ఆ విధంగా చేస్తే వాళ్ళ జీవితం ఒక నియమబద్ధ జీవితం అవుతుంది. సులభంగా యవ్వన కాలంలో దుశ్చరిత్రలు కాకుండా బ్రతకడానికి అవకాశం ఉంటుంది. నియమబద్ధంగా వాళ్ళు జీవించి సత్సంతానాన్ని కని వాళ్ళని ప్రేమించి పెద్దవాదం చేసి ఆనందం పొందుతా, సుఖాలు పొందుతా. అందుకొరకే కానీ ఒకళ్ళు చూస్తే ఇంకొకళ్ళు తవ్వటానికి కాదు వివాహితులు అయ్యేది అని నేను ఆ అమ్మాయికి చెప్పాను. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు చావకూడుతున్నావు? నీకు భర్త పోయినందువల్ల, భర్త వల్ల నీకు కలిగిన సుఖం పోయిందనే కదా నువ్వు ఏడ్చేది. అది కావాలంటే మళ్ళీ దొరుకుతుంది, ఇంకోళ్ళు చూసుకో. వాడు వస్తే ఇంకోళ్ళు చూసుకో, ఆ సుఖం లభిస్తుంది కదా. దాని కొరకు ఏడిస్తే సస్తే వస్తుంది? సస్తే చచ్చిపోయినటువంటి భర్త వల్ల కలిగిన సుఖం నీకు దొరుకుతుందే? దొరకలే. నేను ఆ సుఖం కొరకు ఏడవటం లేదు అన్నది, మరి ఎందుకు ఏడుస్తున్నావు? చచ్చిపోతే భార్య ఎందుకు ఎడదని యాజ్ఞవల్కుడు ఒకసారి మైత్రేయుని పిలిచి నేను సన్యసిస్తున్నాను అన్నాడు. అంటే నేను వదిలిపెట్టిపోతున్నాను, ధర్మార్థకామములు సాధించినంత వరకు భార్యాభర్తలు కలిసి ఉండొచ్చు, మోక్షంలో కలిసి సాధించేది కాదు అది. అందుకని వివాహం చేసేటప్పుడు పురోహితుడు మోటుగా ఈ మాటలు అనిపిస్తాడు పురుషుని చేత. ముఖ్యంగా ధర్మేచ అర్థేచ కామేచ న అతిచరామి. మీరందరూ అని ఉంటారు కానీ మీకు తెలిసి ఉండదు, ఏదో సంస్కృతంలో వాడు ఏదో కూర్చాడు. అది అన్ని మాటలు కూడా సరిగా అనిపించకుండా మమ్మ అనుకోవా అంటాడు. ఏమిటో మమ్మీ ఏమిటో వాడి బొంద ఏమిటో వాడికి ఏం తెలుసు? చెప్పి చదవడం కూడా చేత కాదు మన పురోహితుడు. ధర్మే అర్థే కామే, ధర్మ విషయంలో, ధర్మాచరణ విషయంలో, ధన సంపాదన విషయంలో, కామం అంటే కోరిక, విషయ వాసన తీర్చుకోవటం. నేను నిన్ను అతిక్రమించి నడవను అని మీరంతా గృహస్థులు ప్రతిజ్ఞలు చేశారు. పిల్లవాడి చేత నేచే ఇస్తారు, ఆడవాళ్ళ చేత చేయించాలి. న్యాయంగా ఆడవాళ్ళ చేత కూడా ఈ మాట చేయించాలి. వాడు నిన్ను ధర్మంలోనూ అర్థ విషయంలోనూ కర్మంలోనూ నిన్ను అతిక్రమించి నడుచుకోను, నీ అధీనంలోనే ఉండి నేను నడుచుకుంటాను అని అనిపించి పిల్ల చేత అనిపించకపోతే ఆవిడ ఇష్టం వచ్చినట్టు నడిస్తే వీడికైతే ఏం కావాలి? అందుకని అది ఇద్దరికీ బంధనం. అది ధర్మార్థకామములు సాధించడంలో ఇద్దరు కలిసి ఒకరికొకరు సహకారం చేసుకుంటూ ధర్మకార్యాలు చేయాలి, న్యాయంగా ధనం సంపాదించుకుని బ్రతుకు, మనుగడ కోసం కావలసిన వస్తువాహనాలు సంపాదించుకోవాలి. ఆ తర్వాత విషయవాసం తీర్చుకోవడానికి కూడా ప్రయత్నం చేయాలి. ఇందులో ఒకరిని ఒకరు అతిక్రమించి ఒకరిని విడిచి మరొకరు తన ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడానికి వీల్లేదు. అది వివాహ బంధనంలో ఉన్న విషయం. ధర్మార్థ కామములు కాక నాలుగవది మోక్షం అన్నమాట. అక్కడ ఏ నియమం లేదు. ఇద్దరం కలిసి మోక్షం సంపాదించాలంటే కుదరదు. ఇద్దరు కలిస్తే పిల్లలు కంటారు కానీ మోక్షం రాదు. అందుకని ఆ మాట అనిపించలే. మోక్షంలో స్వతంత్రం, స్త్రీ పురుషులు ఇద్దరు, ఎవరికి వాడు సాధన చేసుకుని సంపాదిస్తారు. అందుకని నేను వదిలిపెట్టిపోతున్నానే అన్నాడు. ఏం నా వల్ల ఏం అపకారం జరిగింది, ఎందుకు నన్ను వదిలిపెట్టిపోతున్నావు చెప్పకూడదా అంటూ చెప్తాలే. కానీ నేను మాట్లాడుతా సమాధానం చెప్పమన్నా. ఏమిటి స్వామి, భర్త చస్తే భార్య ఏడుస్తుంది, ఎందుకు ఏడుస్తుంది అని అడిగి. మైత్రి ఈ ప్రశ్నకు సిద్ధంగా లేదు సమాధానం చెప్పడానికి. రెండు నిమిషాలు ఆలోచించి, స్వామి ఏమిటి మీరు అడిగేది, నాకేం అర్థం కాలేదు. భర్త చస్తే అడగకపోతే మంది చస్తే అడవాలనా, ఏమిటి మీ ప్రశ్న, నాకేం అర్థం కాలేదు. ఓహో నీకు అర్థం కాలేదా, పోనీ నీ భార్య చేస్తే భర్త కూడా కొంచెం సేపు ఏడుస్తాడో ఎందుకు చెప్తావు అన్నమాట. అది మాత్రం ఎట్లా అర్థం అవుతుంది, భర్త చేస్తే తాను ఏడిచేది ఎందుకు తెలియకపోతే తాను చేస్తే భర్త ఏడిచేది ఎడిచేత తెలుస్తుంది. ఈ ప్రశ్నలు అట్లాగే రెండు మూడు వేశాడు. బిడ్డలు చేస్తే ఎందుకు ఏడుస్తారు తల్లిదండ్రులు, ధనం పోతే ఎందుకు ఏడుస్తారు అడిగితే నాకు స్వామి నాకేం అర్థం కావటం లేదా. చచ్చిన వాడు వాడు కదా, అయ్యో నేను చచ్చున్నానో నేను చచ్చిపోతానో వాడేడాలి. కానీ బ్రతికి బాగుండి అన్ని లక్షణాలతో బ్రతికున్న వాళ్ళు ఏడవటం ఎందుకు చచ్చిన వాడి కోసం అని ఆయన ప్రశ్న. ఆవిడకి అర్థం కాలే, కాకపోతే చివరికి చెప్పాడు. నవ అరే పత్యుక్కామాయ పతి ప్రియో భవతి, భర్త కొరకు కాదట ఆవిడ ఏడ్చి. భర్త చచ్చిపోతే ఇక్కడికి వచ్చిన నష్టం ఏం లేవు. మరి ఎందుకు ఏడుస్తుందంటే ఆత్మనస్తు కామాయ, తన కొరకు ఏడుస్తుంది. అంటే ఏమిటి, భర్త వల్ల తాను పొందేటువంటి సుఖము ఏదో ఉంది, సహకారం ఇవన్నీ అవి కాస్త పోతాయి పడిపోతే. అందువల్ల తనకు నష్టం కలుగుతుంది. తనకు నష్టం కలగకుండా వాడు చస్తే ఏం అభ్యంతరం లేదు. అమ్మ ఏడుస్తారు కూడా, చస్తేదో చాలా ఎక్కువ పోయింది అనుకుంటారు. పనికిరాని వయస్సు వస్తుంది అనుకోండి, ముసలాలు సాగకపోతే ఎందుకు సాగలేదురా అంటారు. పై తను బ్రతికించడానికి పోషించడానికి బిడ్డలు ఉన్నారుగా, అందుకే ధైర్యంగా నువ్వు సావరాదా ఎందుకు బ్రతుకున్నావని కూడా అప్పుడప్పుడు కోపం వస్తే అంటుంది. ఎప్పుడైతే తన సుఖానికి హాని కలుగుతుందో భర్త పోతే అప్పుడే వస్తుంది. అట్లాగే తన సుఖానికి భంగం కలుగుతుంది భార్య పోతే అప్పుడు ఏడుస్తాడు ఎక్కువ ఆడవాడు. ఎందుకంటే వాడు ఇంకో భార్యను సంపాదించుకోవడానికి పర్మిషన్ ఉంది, లైసెన్స్ ఉన్నది మగవాడికి. ఆడదానికి లేకుండా చేశారు కనుక ఎక్కువ కాలం ఏడుస్తుంది. ఏడు చెడిచి చివరకు మాకు ఎన్నాళ్ళు ఏడుస్తుంది పాపం. అలాగే పిల్లల వల్ల తనకి ఏదో లాభం కలుగుతుంది, వృద్ధావస్థలో తమకేదో సేవ కలుగుతుంది అని ఆశ పెట్టుకుని వాళ్ళు చస్తే అయ్యో మాకు సేవ చేసేవాళ్ళు లేకుండా పోయారని ఏడుస్తారండి వాళ్ళు చచ్చినందుకు కాదు. అలా ధనం ఉంటే సుఖంగా బ్రతకవచ్చు, అది పోయిందే దానివల్ల తన సుఖం పోతున్నది అందుకు ఏడుస్తారు. ఇది మీకు అనుభవం సిద్ధమైన విషయం కాదు, చెప్పకపోతే తెలియదు. ఇప్పుడు చెప్పిన తర్వాత అన్నా మీకు తెలిసి ఉంటుంది. పరస్పరం మీరు ఒకరినొకరు ఎందుకు ఆశ్రయించి పెట్టుకుని ఉన్నారు, ఇన్ని వైమనస్యాలు కలిగినా ఒకరినొకరు వదిలిపెట్టరు ఎందుకని. ఆ కలిసి ఉండటంలో వాళ్ళకి పరస్పరం ఏదో సుఖం అనుభవిస్తారు, అది లేకపోతే అట్లా ఉండదు. ఇప్పుడప్పుడు అంటుంటారు గోపదేవి గారు మీరు అదృష్టవంతులండి ఏంటంటే ఏ పిల్లం బిడ్డలు ఈ జాతర లేకుండా హాయిగా ఉంటున్నారు అనే నా అంత కాకపోతే ఏంటండి మరి అయితే నువ్వు కూడా వదిలిపెట్టి రాకూడదా అంటే అది గుర్రం లేదంట చూడలేండి నన్ను మోసగించడం నేను నిజంగా సుఖిస్తున్నానని వాళ్ళు భావిస్తే నన్ను చూసి వాళ్ళు వదిలిపెట్టి రాకూడదు నేను ఎక్కడ పెళ్ళాన్ని చూసుకుని మళ్ళీ వాళ్ళలో పడతానని భయం వాళ్ళకి సాయంత్రానికి కొంప తగిలి వదిలిపెట్టిపోతే అనుకోండి సాయంత్రానికి కొంపకి రాకపోతే వాళ్ళకి నిద్ర పడుతుందే పెట్టదు అక్కడ ఎవరు పెడతారు చక్కని భోజనం బాగా వంట చేసి కబులు చెబుతూ కూర్చుని తినిపిస్తుందే అక్కడ ఎవరు పెడతాడు ప్రదేశం అందుకని చచ్చినట్లు కొంపకి వస్తాడు సాయంత్రం ఈ పరస్పరం ఒకరి వల్ల ఒకరికి సుఖం లభిస్తుంది అది పోతుందేమో అనే భయంతో యోచిస్తారు అని నేను ఈ కథ అంతా చెప్పా అమ్మాయిని విన్నది నువ్వు నిజంగా భర్త వల్ల పొందే సుఖం పోయిందని ఏడుస్తుంటే నీకు కావాలంటే రేపు ఇంకో భర్తను తెచ్చి పెడతా నేను నువ్వు వాళ్ళు ఒప్పుకోకపోతే నేను పెళ్లి చేయిస్తాను నీకు ఇప్పుడు ఎట్లా భయపడవలసిన పని లేదు అంటే నాకు అది లేదండి అని మరి ఎందుకు ఏడుస్తున్నావు ఈ సమాధానం దొరకలే అప్పుడు నేను చెప్పాను నువ్వు ఒకరి కొరకు బ్రతకడానికి కాదు నువ్వు పుట్టింది నువ్వు ఈ శరీరం మనిషి శరీరం నీకు లభించింది ఈ శరీరంతో భగవంతుని తెలుసుకోవచ్చు ఇలాంటి శరీరం మాటిమాటికి దొరకదు దొరికిందని అర్థం చేసుకుంటే ఆత్మహత్య అన్నిటికంటే పెద్ద పాపం అన్నారు ఇతరులు చంపితే దానికి ఏదో ప్రాయశ్చిత్తం దానికి ఏదో శిక్ష అనుభవించి తీర్చుకోవచ్చు తాను ఇది వస్తే దాన్ని ఎట్లా తీర్చుకుంటాడు అందుకని ఆత్మహత్య మహాపాపం తను తాను చంపుకోవడానికి ప్రయత్నం చేయనేకూడదు శరీరం కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి ఆ శరీరంతో ధర్మకార్యాలు చేయవచ్చు నీకు తండ్రి సంపాదించి ఇచ్చిన ధనం ఉంది నీ భర్త సొత్తు కూడా నీకు వస్తుంది వాటితో ఎన్నో ధర్మకార్యాలు చేయవచ్చు జీవితం ధన్యం చేసుకోవచ్చు అని ఇట్లా బోధిస్తే అప్పుడు అమ్మాయిని నమ్మి నేను రావాలండి అప్పటి నుంచి తిరగడం మొదలుపెట్టింది చాలా రోజులు బ్రతికి వాళ్ళ అక్క బిడ్డలకు చాలా సహకారం చేసి ఏమేమో చేసింది ఆ తర్వాత నేను ఒక పుస్తకం రాస్తే ఆస్తిక వాళ్ళ ఆ పుస్తకాన్ని నేను అసూయిస్తాను డబ్బు తీసుకోండి అది గురువులు శిష్యులను చేసుకుని వాళ్ళని చూసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు అందుకే శిష్యులను చేసుకుంటాను తెలుసుకున్న శిష్యులకు నీవు తండ్రి ఎవరు తాత ఎవరు నీ భర్త ఎవరు అంతా నేను నా కొరకు నీవు బ్రతుకు చావు అని కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు ఆవిడ నేను ధనం ఇస్తానంటే నాకు వద్దన్నా అదేమిటండి నువ్వు ఇస్తావు కానీ మీ అక్కగారికి నీ సొత్తు కాస్త నేను హరిస్తున్నానని కలగవచ్చు గురువు పేరుతో చేరి డబ్బుగా చేస్తున్నానని రేపు అంటా లేక మీరు మీ బావగారికి అటువంటి గుర్తు పుట్టవచ్చు ఎందుకంటే నీ డబ్బు మిగిలితే వాళ్ళ పిల్లలు బాగుపడతారు కదా ఆ డబ్బు వ్యర్థంగా ఎవరికైనా ఇవ్వటం వాళ్ళు ఇష్టపడరు కాబట్టి నేను తీసుకున్నాను గట్టిగా ఇట్లాగే చెప్పి అదేమిటండి నా సొత్తు నేనేం చేసుకున్నాను వాళ్ళకేమిటండి నీ సొత్తు అయినా నువ్వు ఇట్లా ఖర్చు పెట్టుకోకుండా మిగిలితే ఎవరికి జరుగుతుందని వాళ్ళకే కదా చెది అందుకని నీవు ఖర్చు పెట్టడం నీ ఇష్టం వచ్చినట్లు వాళ్ళకి ఇష్టం ఉండదు వాళ్ళకి డబ్బు కావాలి వాళ్ళకి పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఎంత డబ్బు ఉన్నా చాలు కాబట్టి నాకు అక్కర్లేదు ఆ తర్వాత వాళ్ళ బాబు అక్కకు చెప్పి బలవంతంగా మనల్ని పిలిపించి అయ్యా మేము అట్లా అనుకో ఆ పిల్ల ఇష్టం మీరు తీర్చండి ఆ భర్త పేరుతో ఆవిడ ఖర్చు పెట్టదలుచుకున్నది పసుపుతో మాకేం సంబంధం లేదు, మేము అట్లా అడ్డుకోమని ఎంతో గట్టిగా చెబితే అప్పుడు తీసుకుని నేను పుస్తకం చూపించింది. అమ్మాయి చాలా రోజులు బ్రతికింది, చక్కగా బ్రతికింది, చదువుకుంది, పుస్తకాలు చదువుకుంది. ఆవిడ ఇక్కడ స్త్రీ సమాజంలో వచ్చి కొన్నాళ్ళు వీళ్ళతో పాల్గొనేది. ఈ బిల్డింగ్ కట్టడానికి 5,000 రూపాయలు ఖర్చు పెట్టింది అమ్మాయి. అట్లా జీవితం సఫలం చేసుకుంది ఆ అమ్మాయి ఒక చెక. అలాగే ఇప్పుడు జానకమ్మ కూడా బ్రతికింది. ఏముంది, ఇప్పుడు అంత చచ్చిపోతుందేమో నాకు తెలియదు అనుకోండి, ఇప్పటికి బ్రతికింది కదా. మనుషులు చావటానికి ప్రయత్నం చేయకూడదు, బ్రతకటానికి ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత చూడండి, దశరథ గట్టిగా పెద్దగా ఏమిటో చెప్పారు. దశరథుడు ఏమి చదువు రాని మనిషి, కార్మిక నాయకుడు అయినాడు. ఇప్పుడు ఈ మాటలన్నీ చదువుకుని చెప్పినవి రాహుల్, అడిగి చదువు రాదు. పుస్తకంలో రాసిన మాటలు వెల్లించి చెప్పాడు, ఆ హిందీలోను కూడా అట్లాగే వెల్లించి చెప్పాడు. అతను ఏ కులంలో పుట్టాడో ఆ కులం చాలా వికటమైన కులం అది. అటువంటి వాడికి దయానంద సందేశం ఎలా రుచించిందో ఆశ్చర్యం. వాడు తన బాగు పుట్టాడు, తన కుటుంబాన్ని బాగు చేసుకున్నాడు. దయానందుని సందేశంలో ఉన్న బలం అది. ఆ సందేశాన్ని చక్కగా గ్రహించినటువంటి వ్యక్తులు తప్పకుండా వాళ్ళ జీవితంలో మార్పు చెందుతారు. ఆ వ్యక్తి చాలా సామాన్య వ్యక్తి, ఏమీ చదువు సందేహం లేని మనిషి, నిజంగా చెప్పింది చేస్తారు. సందేశ బలం అన్నమాట. అలా దయానందుని సందేశం ఎవరు చక్కగా తెలుసుకుని గ్రహిస్తారో వాళ్ళ జీవితంలో మార్పు వస్తుంది. వాళ్ళు తమ జీవితాన్ని మంచి మార్గంలో నడుపుకోవటానికి ప్రయత్నం చేస్తారు. ఉత్తమ మార్గాన్ని తాము నడుచుకుని తమ జీవితాన్ని సఫలం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తారు. ఇక్కడ కులము, జాతి, వర్ణము ఇవి ఏమి అడ్డులవు. ఇవాళ ఇక్కడ మనం ఎన్ని కులాల వాళ్ళని కూర్చున్నాం, అందరం కలిసి భగవంతుని భజన చేశాం, అందరం వేద మంత్రాలు చెప్తున్నాం. ఇది దయానందుని కృప. దయానందుని సందేశం దొరకకపోతే మనం ఇట్లా చేయగలిగే వాళ్ళం కాదు. మనలో ఒకరికి ఒకరికి ఎంత హెచ్చు తగ్గులు కావాలి, కలిసి కూర్చోగలుగుతామా, ఇది దయానందుని సందేశం బలం. అది రామానుజుడు ఒకప్పుడు గురువు దగ్గర ఉపదేశం పొందాడు. గురువు రామమంత్రం తారక మంత్రం అని చెప్పి ఇది నువ్వెవరికి చెప్పబోకురా అన్నాడు. చెబితేనో స్వామి అంటే అది నీకు ఫలించదురా, మరి వాళ్ళకు వాళ్ళకు ఫలిస్తుంది. అది విన్నాడు, ఇనికి పరిగెత్తుకుండా పోయి కొండెక్కాడు. దారిపోయే వాళ్ళందరినీ పిలిచి మీరు తారక మంత్రం చెబుతున్నా రెండు రామ మంత్రం చెప్పేశాడు. గురువుగారు అడిగితే నాకొక్కడికి ఫలించకపోతే అండి ఎంతమందికి ఫలిస్తుంది కదా అన్నాడు అని చాలా గొప్పగా వైష్ణవులు చెప్పుకుంటూ ఉంటారు. ఒకసారి నేను ఖమ్మంలో మాట్లాడుతూ ఉంటే మా రామానుజన్ స్వాములు గారు చాలా గొప్ప కార్యం చేశారు. ఏం చేశాడయ్యా అంటే ఇంతగా చెప్పాడు. నేను చెప్పాను ఆయన గొప్ప కార్యం ఏం చేయలేదయ్యా, మీరు అది గొప్పగా చెప్పుకుంటున్నారు, కానీ మీరు బ్రాహ్మణులు కదా, మీకు యజ్ఞోపవీతం వేసి ఉపనయనం చేసిన తర్వాత వేదారంభ సంస్కారంలో రామ్ మంత్రం చెబుతారా గాయత్రి మంత్రం చెబుతారా అమ్మ? గాయత్రి చెబుతారంటే అన్నారు. అది ఎందుకు చెప్పలేదన్నా. రామానుజులు ఆ గాయత్రి మంత్రాన్ని అన్ని కులాల వాళ్ళకి ఎందుకు చెప్పలేదు? కొండెక్కి ఒకటి రామ మంత్రం చెప్పడం ఏం పెద్ద గొప్పతనం? అది రామశబ్దం మనిషిని తరింపజేస్తుందా? ఎట్లా తరింపజేస్తుంది చెప్పగలరా? చూడండి మా దయానందుడు, ఆయన బ్రాహ్మణకులంలో పుట్టినవాడు, వేదాలు చదువుకున్నటువంటి వాడు, ఉత్తమ వంశంలో పుట్టినటువంటి వాడు. ఆ కాలంలో స్త్రీ శూద్రులకు వేదం చదవకూడదని నిషేధాలు ప్రబలంగా ఉన్న రోజులవి. అటువంటి స్థితిలో ఆయన వేదశాస్త్రాలు చదువుకుని బాహాటంగా అందరికీ గాయత్రి మంత్రం నేర్పాడు. ఎవరు గొప్ప చెప్పమన్నా నోరెత్తలే. గాయత్రి మంత్రాన్ని గురించి వేదం ఏం చెబుతున్నది? వేదజ్ఞులు ఋషులు ఏం చెబుతున్నారు? గాయంతం త్రాయతే ఇతి గాయత్రి. గాయత్రి అనే పదానికి అర్థం ఎవరు ఆ మంత్రంతో భగవంతుని భజన చేస్తారో, గానం చేస్తారో. హే భగవన్, నీ శుద్ధ స్వరూపాన్ని, సచ్చిదానంద స్వరూపాన్ని, నీ విజ్ఞాన స్వరూపాన్ని నేను హృదయంలో ధరిస్తా, నాకు మంచి బుద్ధినివ్వు అని ఈ మంత్రంతో భగవంతుని ఎవరు జ్ఞానం గానం చేస్తారో వాళ్ళని ఆ మంత్రం రక్షిస్తుంది. గాయంతం అంటే గాయత్రి మంత్రాన్ని భజన చేసేవాడిని, త్రి అంటే త్ర అంటే రక్షణ, వాడిని రక్షిస్తుంది కాబట్టి ఆ మంత్రానికి గాయత్రి అని పేరు పెట్టారు. నీ రామ్ మంత్రానికి అటువంటి అర్థం ఉంది అన్న. రామ్ అంటే ఎవరు గుర్తొస్తారన్న? దశరథ పుత్రుడు, సీతాపతి, లక్ష్మణాగ్రజుడు, రావణ సంహారకర్త, అతడే కదా గుర్తొచ్చేది. భగవంతుడు గుర్తొస్తాడా? ఆ రాముడు పుట్టించినవాడు కదా భగవంతుడు. ఆ భగవంతుని చేసుకోవటానికి ఎటువంటి మంత్రం ఏం చెప్పలేదే, అది దాచిపెట్టుకున్నారు మీరు. రామ అనే శబ్దం ఏముంది చెప్పడంలో గొప్పతనం ఏం లేదు. చాలామంది మాలదాసులు ఉన్నారు, వాళ్ళకి రామశబ్దం చెప్పి ఏదో ఘనకార్యం చేశాడని మీరు చెబుతూ ఉంటారు. మరి దయానందుడు చేసిన కార్యం ఎటువంటిదో చూడండి. కులభేదం లేకుండా, వర్ణభేదం లేకుండా, జాతి భేదం లేకుండా, ఈ దేశము ఆ దేశం అనే భేదం లేకుండా సమస్త మానవులకు గాయత్రి మంత్రాన్ని ఉపదేశం చేశారు. వేదం కేవలం భారతీయుల సొత్తు కాదన్నాడు దయానందుడు. వేదం కేవలం బ్రాహ్మణుల సొత్తు కాదన్నాడు, కేవలం ద్విజుల సొత్తు కాదన్నాడు. మరి వేదం భగవద్జ్ఞానం, అది భగవంతుని బిడ్డలకి అందరికీ దాని మీద హక్కు ఉంది. స్త్రీలకు శూద్రులకు చెప్పకూడదనడం అన్యాయం, అధర్మం, అమానుషం. మంత్రములు చెప్పింది ఎవరి కొరకు? వేదాలు మానవుల కొరకు. స్త్రీలు మానవులు కదా, శూద్రులు మానవులు కదా, భారతీయులైనా మానవులు, ఇంగ్లాండ్ వాళ్ళు కారా, అమెరికన్స్ కారా, చైనా వాళ్ళు కారా, జపానీస్ కారా, వాళ్ళందరూ మానవులు కారా? మానవ రక్షణార్థం చెప్పినటువంటి మంత్రం ఇతరులకు చెప్పకూడదని మీరు ఆంక్షలు పెడుతున్నారు. ఇవి ఎట్లా చెల్లుబడి ఉంటాయి? దీన్ని భగవంతుడు ఎట్లా అంగీకరిస్తాడు? వేదంలో స్వయంగా భగవంతుడు చెప్పాడు, ఆవదాని జనేభ్య ఇమాం కళ్యాణీం వాచం. ఈ కళ్యాణకరమైనటువంటి ఈ వాక్కును నేను జనేభ్య ఆవదాని, జనుల కొరకు చెబుతున్నాను. ఈ జనశబ్దంలో అందరం వస్తాం. జనుడంటే మానవ మాతృలు, జన్మ కలిగిన ప్రతి వ్యక్తిని. ఒక భారతీయుడని కాదు, ఒక మగవాడని కాదు, ఒక స్త్రీ అని కాదు, ఒక వర్ణం కాదు, ఒక కాస్ట్ కాదు, ఏం కాదు, జనులకందరికీ నేను చెబుతున్నాను అన్నాడు. ఎవరైనా బుద్ధిమంతులు జనశబ్దానికి అర్థం బ్రహ్మక్షత్రియ వయస్సులే అంటారేమో అని తర్వాత మంత్రంలో భగవంతుడు స్వయంగా చెబుతున్నాడు. జనులంటే ఎవరనుకున్నారు? బ్రహ్మ రాజన్యాధ్యాయం శూద్రాయచ హర్యాయచ స్వాయచ అరణాయచ అని చెప్పారు. జనులంటే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, వాళ్ళకు సంబంధించిన నౌకర్లు, చాకర్లు, స్త్రీలు అందరూ. అరణాయ అతిశూద్రుడు, అటువంటి వాళ్ళ కొరకు నేను వేదం అందిస్తున్నాను అన్నారు భగవంతుడు. అలాంటి భగవద్ వాణిని మన మాతృలకు అందజేసినటువంటి మహర్షి దయానంద. ప్రాచీన ఋషులు అట్లా చేశారు. ఈ యుగంలో దయానందుడే అతను చేశాడు, ఇంకెవరు చేయలేరు. శంకరుడు చేయలేకపోయినాడు, రామానుజుడు చేయలేకపోయినాడు, మధ్వుడు చేయలేకపోయినాడు, నింబర్కుడు చేయలేకపోయినాడు, చైతన్య స్వామి చేయలేకపోయినాడు. వేదవాణి, భగవద్వాణి, భగవంతుని బిడ్డలైనటువంటి ప్రజలకు అందరికీ కూడా దాని మీద హక్కు ఉన్నదని ఘోషించి అందరికీ వెల్లడి చేసి అందరికీ చెప్పినటువంటి మహానుభావుడు దయాన. ఆయన ముందు నాకు వెళ్ళి ఎవ్వరూ గొప్పవాళ్ళుగా నాకు కనపడరు. వాస్తవంగా వీళ్ళంతా గొప్పవాళ్లే, కానీ రాగద్వేషంతో కూడుకున్న వాళ్ళు వీళ్ళందరూ. మహర్షులలో రాగం ఉద్వేషం ఉండదు. వాళ్ళు ఒకరిని ప్రేమించటం, ఒకరిని ద్వేషించడం అంటూ ఉండదు. దయానందుని జీవితంలో ఎన్ని కష్టాలు పెట్టారు అతను, పెంట వేశారు అతని, చెప్పులు విసిరే, దుర్భాషలాడారు, పాములు విసిరివేసి కరిస్తే చావాలనుకున్నారు. అలాంటి వాళ్ళని ద్వేషించలేదు. అలా అభిమానం చెందిపోయిన తర్వాత ఏకాంతంగా ఉన్న స్వామిని ఒక సన్యాసి చేరి ఆయన్ని, ఆయన మానసిక పరిస్థితిని గమనించాలని చూచాడు. గంటసేపు మాట్లాడాడు. ఈ గంటసేపు మాట్లాడిన దయానందుడు తన్నిట్లా అపమానం చేశారు జనులని ఆ విషయమే మాట్లాడాడు. ఆ ప్రసక్తి చూసుకురాలే గంటసేపు మాట్లాడినప్పుడు ఆయన మనసులోనే లేదు. ఆయన చెప్పకపోతే తాను హెచ్చరించి చూద్దాం అనుకున్నాడు ఈ సన్యాసి. ఆ సన్యాసి వృద్ధావస్థలో నేను చూచాను. ఆయన దయానందుని మహిమను చెబుతూ ఈ మాట చెప్పాడు నాకు, అలాంటి వాడు నా భూతో నా భవిష్యత్తే, ఇదివరకు అక్కడ ఎప్పుడు పుట్టలేదు, ఇంకా ముందు పుట్టకూడదన్నాడు అలాంటి మహానుభావుడు. ఏమిటి స్వామి అంటే ఈ మాట చెప్పాను ఈ సందర్భం. ఆ తర్వాత నేను, స్వామి మీ మీద చాలా ఘోరమైనటువంటి తప్పులు చేశారు, చాలా మిమ్మల్ని చాలా అపమానం చేశారు అని అంటే నవ్వుతూ, వాళ్ళకి ఏం తెలియదు పాపం, తెలియక అట్లా చేశారు, రేపు తెలిస్తే నన్ను పువ్వులు పెట్టి పూజ చేస్తారన్నారు. కానీ వాళ్ళు నన్ను ద్వేషించారని కానీ, వాళ్ళు చెడ్డవాళ్ళని కానీ అనలేకపోయినాడు. ఎంతటి సహనం చూడండి, ఆయన సహనశీలతను చెప్పాలంటే చాలా కష్టం. ఒకసారి ఆయనకు విషయం పెట్టడానికి వచ్చాడు ఒకరు, తెలిసింది స్వామి ఆ విషయాన్ని తీసుకోలే గ్రహించలే. అట్లా విషయం పెట్టడానికి వచ్చాడు సంగతి నలుగురికి తెలిసింది. ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఆ సంగతి తెలుసుకుని వాడిని పట్టుకుని అరెస్ట్ చేశాడు. దయానందుడు అతన్ని ఏమనలే. ఆ తర్వాత అతన్ని అరెస్ట్ చేశాడని తెలిసి ఆఫీసర్ని పిలిచి, ఏమయ్యాను ఆ వ్యక్తిని అరెస్ట్ చేసావంటే ఎందుకు చేశావు? స్వామి వాడు మీకు విషం పెట్టడానికి వచ్చాడు కదా, ఆ విషం పెడితే మీరు చచ్చిపోయేవాడు, దేశానికి ఎంత అపకారం జరిగేది, మరి వాడిని అరెస్ట్ చేయక నేను పూజించేదా అని అంట. నువ్వు పూజించవద్దులే, వాడు చేసిన తప్పును నీకు నేను ఫిర్యాదు చేస్తే అప్పుడు నువ్వు వాడిని అరెస్ట్ చేయాలి. నన్ను వాడు చంపడానికి వచ్చాడు కాబట్టి వీడికి ఏదన్నా శిక్ష ఇవ్వండి, నేను చెప్పాను నీతో, చెప్పలేదే, నేను చెప్పకుండా ఎందుకు అరెస్ట్ చేశావు? నాకు అపకారం చేసిన వాడిని నేను వదిలిపెడితే నువ్వెవరో ఏపట్టుకోవడానికి అని వాడిని విడిపింపజేశాను. అది దయానందుని దయ. లోక కళ్యాణం దీనివల్ల కలుగుతుందో దాన్ని నిర్మగమాటంగా అందరికీ చెప్పిన వాడు. ఒకసారి వృద్ధురాలు లాహోర్లో పెద్దగా పెద్ద సభ జరిగింది. స్వామీజీ ఉపదేశం అంతా విన్నారు. ధన్యులు అనుకుంటూ పోతున్నారు. ఒక వృద్ధ స్త్రీ 90 ఏళ్ళ ముసలమ్మ స్వామి దగ్గరికి పోయి, స్వామి నాకేమన్నా మోక్షానికి మార్గం ఉందా, మీరు చెప్పినవన్నీ నాకేం తెలియదు అని అడుగుతుంది. అమ్మా లేకే నువ్వు ఓం అనుకో అని చెప్పి ప్రణవాన్ని ఉపదేశించాడు ఆ ముసలమ్మ చదువురాని. స్త్రీ శూద్రువు నాది యాతామని చెప్పే ఈ గురువు లేఖడ దయానంద లేఖడ చెప్పాడు. ఓమని అనుకోగలుగుతాం కదా అందరూ, దానికి మాటలు కూడా రాక్కర్లే, కొంచెం నోరు తెలిసి ధ్వని చేస్తే ఓమ అవుతుంది. భగవంతుని నామముల్లో అది ఉత్తమ నామం. ఎందుకనంటే మగవాడు కూడా అనటానికి వీలున్నది. మగవాడిని రామానమనండి, నారదుడంత వాడిని రామానం అంటే మర అన్నట్ట. మాటలు రాని వాడు కూడా కొంచెం నోరు తెలిసి, పూర్తిగా నోరు తెలిస్తే ఓం అనలేడు, సగం నోరు తెలిసి ధ్వని చేస్తే చాలు ఓం అయిపోయింది. అంత సరళమైన నామం అది. అందుకనే ఇది ఉత్తమ నామం. భగవంతుని నామస్మరణ అందరూ చేయగలగాలి, మాటలు రాని వాళ్ళు కూడా చేయగలగాలి. అందుకనే భగవంతునికి ఓం అనేది ఉత్తమ నామం అని చెప్పారు. దానిలో ఎంత విశేషం ఉన్నది అంటే, ఏమీ తెలియని వాళ్ళు రోజు ఒక గంట సేపు ఓ అంటూ కూర్చోమండి. ఆ జీవి ప్రాణాలు ఊర్ధ్వగతికి వస్తాయి. ఓం అని ధ్వని మీరు చేయాలంటే, ఆ శబ్దం రావాలి అంటే నాకు దగ్గర నుంచి వాయువు బయలుదేరుతుంది, అది నోట్లోకి వచ్చి అక్షరూపు ధారణం చేస్తుంది. అందువల్ల ప్రాణం పైకి రావాలి. నీకేం తెలియక్కర్లే, నీకు వేదాలు అక్కర్లే, మంత్రార్థం అక్కర్లే, తప్పుడు పనులు చేయకుండా కేవలం ఒక గంట సేపు రోజు ఓ అంటే ఆ వ్యక్తి ప్రాణాలు ఊర్ధ్వగతి రావటం జరుగుతుంది. అలా అంటూ జీవితం గడిపి చచ్చిపోతే ఆ వ్యక్తి ప్రాణాలు ఊర్ధ్వగా పోతాయి. జీవుడు ఊర్ధ్వద్వారములు గుండా బయటికి పోతాడు. ముఖగుండాను నోటిగుండాను, ఇంకా ఉత్తముడైతే కపాలం పగలు కొట్టుకుని పోతాడు. మనకి ఉన్నత గతి కలుగుతుంది, ఉత్తమ జన్మ లభిస్తుంది. రామకృష్ణ అనుకునే వాళ్ళకి అధమ జన్మ లభిస్తుంది. రామకృష్ణుణ్ణి మేము తలంచవద్దాను, వాళ్ళు మహాపురుషులుగా మనం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ నామస్మరణతో కాదు మనకు కావాల్సింది, వాళ్ళ జీవితాన్ని చదువుకుని వాళ్ళు చేసిన ఘనకార్యాలు, వాళ్ళు నడిచిన మార్గంలో మనం నడవటానికి ప్రయత్నం చేయడానికి రామకృష్ణులను స్మరించాలి. మహాపురుషులు మనకు ఆదర్శం కావాలి, వాళ్ళు మోక్షదాతలు కారు మనకు. ప్రణవం మోక్షదాత, తస్య వాచక ప్రణవ పతంజలి మహర్షి చెబుతారు. భగవంతుని నామం ప్రణవం. ఓ తజ్జప తదర్థ భావన. ఆ భగవంతుని మీరు జపం చేయాలి, ఆ నామాన్ని జపం చేయండి. జపం చేసేటప్పుడు భగవంతుడు రక్షపడు, ఓ రక్షడు, ఓ రక్షడు, ఓ రక్షడు. మరొక ఆలోచన మనసులోకి రాకుండా అలా రోజు చేస్తే మీరు ముక్తిని పొందుతారు. భగవంతుని సాక్షాత్కారానికి ఒక దివ్యమైన సరళమైనటువంటి మార్గం. అలాంటి సరళ మార్గాన్ని దయానందుడు అందరికీ బాహాతంగా బోధించారు. అప్పుడప్పుడు నన్ను రహస్యంగా ఏదన్నా మంత్రోపదేశం చేయమని అడిగేవాళ్ళు చాలామంది ఉన్నారు. నేను చెబుతుంటా రహస్యంగా చేసే మంత్రం ఉన్నది, అది మంత్రం కాదమ్మా, అది మంత్రం కానే కాదు, ఏదో అబద్ధాలు సుబద్ధాలు పనికిరాని మాటలు అయితే రహస్యంగా చెబుతారు. సత్యం ఎప్పుడు రహస్యంగా చెప్పకూడదు, బాహాటంగా చెప్పాలి. అందుకని మీకందరికీ నేను గాయత్రి మంత్రం చెబుతున్నాను కదా, అనిపిస్తున్నాను కదా అన్నమాట.